అత తైత్రియ ఆరణ్య ద్వితీయ ప్రశ్న ప్రారంభ. ఓమమో బ్రహ్మణే నమో అస్మద్గే నమ పృథివ్యే నమ ఓషధేభ్య నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. సహ వై దేవానాం చాసురాణాం చ యజ్ఞౌ ప్రతపావాస్తాం వయగ్స్వర్గం లోకమేష్యామో వయమేష్యామ ఇతి తే సురా సన్నహ్య సహసైవాచరన్ బ్రహ్మచర్యేణ తపసైవ దేవాస్తే సురా అముహ్యగ్స్తేన ప్రాజానగ్స్తే పరాభవంతేన స్వర్గం లోకమాయన్ ప్రసృతేన వై యజ్ఞేన దేవా స్వర్గం లోకమాయన్న ప్రసృతే సురాన్ పరాభావయన్ ప్రసుతో హవైయజ్ఞోపవీతినో యజ్ఞో ప్రసుతో నోపవీతినో బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే యజత ఏవ తస్మాద్యజ్ఞోపవీత్యేవాధీయీత జాజగేద్యజేతవాయజ్ఞస్య ప్రసృత్యా అధినం వాసో వా దక్షిణత ఉపవీయదక్షిణం బాహుముద్ధరతేవ ధత్తే సవ్యమితి యజ్ఞోపవీతమేతదేవ విపరీతం ప్రాచీనాదీతగం సంవీతం మానుషం రక్షాగం సిహవామునోను వాకే తపోగ్రమతిష్టం తతాం ప్రజాపతిర్వరేణోపామంత్రయ తతాని వరమవృణీతాదిత్యో నోయోద్ధాన్ ప్రజాపతిరబ్రవీద్యోధయధ్వమితి తస్మాదుత్తిష్టంతకం భవాతాని రక్షాగస్యాదిత్యం యోధయంతి యావదస్తమన్వగాత్తాని హవా ఏతాని రక్షాగం సాయత్రియాభిమంత్రితేనాంభసాశామ్యంతి హవా ఏతే బ్రహ్మవాదిన పూర్వాభిముఖా సంధ్యాయాంగాయత్రియాభిమంత్రిత్వం విక్షిపంతి తాజ్రీభూత్వా తాని రక్షాగుంసి మందే హారుణే ద్వీపే ప్రక్షిపంతి యత్ప్రదక్షిణం ప్రక్రమన్వితేన పాత్మానవధూన్వంత్యుభ్యంతమస్తమాదిత్యమభిధ్యాయం కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే తావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సంబ్రహ్మాప్యేతి య ఏవం వేద యద్దేవాదేవహేళనం దేవాసశ్చ కృమా వయమ్ ఆదిత్యాస్తస్మాన్మాముంచకర్తస్య తే నమామిత దేవాజీవనకామ్యాయద్వాచానృతమోదిమ తస్మాన్న ఇహముంచత విశ్వే దేవా సజోషసః ఋతేన ద్యావా పృథివీ ఋతేన త్వగుం సరస్వతి కృతాన్న పాహ్యేన సో యత్కించానృతమోదిమ ఇంద్రాగ్నేమిత్రావరుణౌ సోమో ధాతా బృహస్పతి తేనో ముంచన్ సో యదన్యకృతమారిమ సజాతశగుంసాదుతజామి శగుంసాజ్యాయస శగుంసాదుతవాకనీయస అనాధిష్టం దేవకృతం యదేనస్తస్మాత్వమస్మాంజాతవేదో ముముగ్ధి యద్వాచాయన్మనసా బాహుభ్యామోరుభ్యామష్ఠీవద్భ్యాగుం శిష్ణైర్యదనృతం చ కృమాభయమ్ అగ్నిర్మాతస్మాదేన సోగార్హపత్య ప్రముంచరుతమిమయాని దుష్కృతా యేన త్రితోర్ణవాన్యర్వధూవయేన సోర్యంతమసో నిర్మమోచ యేనేంద్రో విశ్వా అజహాదరాతేస్తేనాహం జ్యోతిషా జ్యోతిరానశాన ఆక్షి యత్కుసీదమప్రదీప్తం మయేహయేన యమస్య నిధినాచరామి ఏతత్తదగ్నే అణో భవామి జీవన్నేవ ప్రతితత్తే దధామి యన్మయి మాతాయదాపిపేషయదంతరిక్షం యదాశసాతిక్రామామి కృతే దేవాదివి జాతాయదాపజిమం మే వరుణచత్వాయామి త్వన్నో అగ్నే సత్వన్నో అగ్నే త్వమగ్నే అయాసి యదీవ్యణమహం బభూవాదిత్సన్వాసంజగరజనేభ్య అగ్నిర్మాతస్మాదింద్రశ్చ సంవిధానౌ ప్రముంచతాం యర్ధస్తాభ్యాంచకరగిల్విషాణ్యక్షాణాం వగ్నుమపజిఘ్రమాణః ఉగ్రం పశ్యాచరాష్ట్రభృక్షతాన్యప్సరసావనుదత్తామృణాని ఉగ్రం పశ్యేరాష్ట్రభృక్కిల్విషాణి లక్షవృత్తమనుదత్తమేతద్ నేన్నృణృణవయుత్సమానో జమస్ లోకే అధిరజ్జురాయ అవతేహేళ ఉదుత్తమమిమం మే వరుణసత్వాజామిత్వన్నో అగ్నే సత్వన్నో అగ్నే సంకుసుకో వికుసుకో నిరుథో యశ్చ నిస్వన ఏస్మద్యక్ష్మమనాగసో దూరాబ్దూరమచీచత నిర్వ్యక్ష్మమచీచతే కృత్యాన్నిర్వృతిం చ తేనయోస్మత్సమృచ్ఛాపేతమస్మై ప్రసువామసి దశగుంసానుషగుంసాభ్యాఘనేనానుఘనేన తేనాన్యోస్మత్సమృచ్ఛాపేతమస్మై ప్రసువామసి సంవర్చసా ప్రజసా సంతనోభిరగన్మహిమనసా సగం శివేన పష్టానో అత్ర విదధాతు రాజోనుమాష్టు తన్వో యద్విలిష్టం ఆయుష్టే విశ్వతో దధదయమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణ ఆయాతి పరాలక్ష్మకం సువామితే ఆయుర్గా అగ్నే హవిషో జుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం వీత్వా మధుచారుగవ్యం వితేవ పుత్రమభిరక్షతాదిమం ఇమమగ్న ఆయుషే వర్చసే పృథిమోజో వరుణసగుంశిషాధి మాతే వాస్మా అదితే శర్మయక్ష విశ్వే దేవాజరదష్టర్యథాసత్ అగ్న ఆయోగుంషిపవస ఆసువోర్జమిషన ఆరే బాధస్వదుచ్చునా అగ్నే పవస్వస్వప అస్మే వర్చస్సువీర్యం దధద్రయిం వయపోషం అగ్నిర్షిపవమాన పాంచజన్య పురోహిత తమీమహే మహాగజం అగ్నే జాతాన్ ప్రణుదాన స్వపత్నాన్ ప్రత్యజాతాన్ జాతవేదోనుదస్వ అభినేదీ సుమనాహేణం శర్మంతే శ్యామత్రివరుథ ఉద్భౌ సహసా జాతాన్ ప్రణుదాన స్వపత్నాన్ ప్రత్యజాతాన్ జాతవేదోనుదస్వ అధినో బ్రోహి సుమనశ్యమానో వయగ్రశ్యామ ప్రణుదాన స్వపత్నానే అగ్నేయో నోభితో జనో వృకో వారో జిఘాగుం సతి తాగస్త్వం వృత్రహంజహివ స్వస్మభ్యమాభర అగ్నేయో నోభితా సతి సమానో యశ్చ నిష్ట్యః తం వయగుం సమిధం కృత్వా తుభ్యమగ్నేపి దధ్మసి యో నశపాదశపతో యశ్చ నశపతశపాద్ ఉషాశ్చ తస్మై నిమృచ్చ సర్వం పాపగుం సమూహతాం యోనః సపత్నో యోరణో మర్తోభిదాసతి దేవాః యుధ్మస్యేవ ప్రక్షాయతో మాతస్యోచ్ఛేషి కించన యో మాం వేష్టి జాతవేదోయం చాహన్వేష్మియశ్చ మాం సర్వాగస్తానగ్నే సందహజాగిష్టాహన్వేష్మియే చ మాం యో అస్మభ్యమరాతేజాద్యశ్చ నో ద్వేషతే జనః ఇందాద్యో అస్మాన్ దిప్సాహ సర్వాభిస్తాన్మషాపురు సగుంషితం మే బ్రహ్మ సగుంషితం వీర్యా అంబలం సగుంషితం క్షత్రం మే జిష్ణుయస్యాహమస్మి పురోహితః ఉదేశాం బాహూ అతిరముద్వర్చో అథోబలం క్షిణామి బ్రహ్మణా మిత్రానున్నజామి స్వా అహం పునర్మనః పునరాయుర్మహాగాత్ పునశ్చక్షః పునశ్రోత్రం మహాగాత్ పునః ప్రాణః పునరాకూతం మహాగాత్ పునశ్చిత్తం పునరాధీతం మహాగాత్ వైశ్వానరో మేదబ్ధస్తనూపా అవబాధతాం దురితాని విశ్వా వైశ్వానరాయ ప్రతివేదయామో యది నృణగుం సంఘరో దేవతాసో స ఏతాన్ పాశాన్ ప్రముషన్ ప్రవేద సభాముంచాదు దురితాదవద్యాత్ వైశ్వానరః పవయాన్నః పవిత్రైర్యత్సంగరమభిధావామ్యాశాన్ అనాజానన్ మనసా యాచమానో యదత్రైనో అవదత్స్వామి అమీయే సుభగే దివి విసృతౌ నామతారకే ఏహామృతస్య యచ్చతామేతద్బద్ధకమోచనం విజిహీర్ష్వలోకాన్ కృధి బంధాన్ ముంచాసి బద్ధకం యోనేరివ ప్రచ్యుతో గర్భ సర్వాన్ పథో అనుష్ స ప్రజానం ప్రతిగృత విద్వాన్ ప్రజాపతి ప్రథమజా ఋత అస్మాభిర్దత్తం జరస పరస్తాదచ్ఛిన్నం తంతుమనుసంచరేమ తదనంతం తుమందేకే అనుసంచరంతి దత్తం పిత్రియమాజనవత్ అబంధ్యేకే దదత ప్రయచ్చాద్ధాతుం చేగుంసస్వర్గ ఆరభేషామనుసగం రభేషాగం సమానం పంథామవచ్చో భృతేన యద్వాం పూర్తం పరివిష్టం యదగ్నో తస్మే గోత్రాయేహ జాజాపతి సగం రభేషాం యదంతరిక్షం పృథివీముతద్యాయన్మాతరం వితరం వాజిగుంసిమ అగ్నిర్మా తస్మాదేన సోదార్హపత్య ఉన్నో నేషద్దురితాయాని చ కృమ భూమిర్మాతర్ణో జనిత్రం భ్రాతాంతరిక్షమభిషస్తేన యోర్నః పితృయాసంభవాసి జామిత్తామాత్సిలోకా సుహార్దసుకృతో మదంతేయ రోగం తన్వా ఆదిస్వాయా అశ్లోణాంగైరహృత స్వర్గే తత్ర పశ్యేమ పితరం చ పుత్రం యదన్నమజ్ఞనృతేన దేవా దాస్యం న దాస్యం కృతవా కరిష్యన్ యద్దేవానాం చక్షుష్యా గోస్తి యదేవ కించ ప్రతిజగ్రాహమన్నిర్మాతస్మాదృణం కృణోత్ యదన్నమగ్ని బహుధా విరూపం వాసో హిరణ్యముతగామజామవిం యద్దేవానాం చక్షుష్యా గోస్తి యదేవ కించ ప్రతిజగ్రాహమన్నిర్మాతస్మాదృణం కృణోత్ యన్మయా మనసా వాచా కృతమేనః కదాచన సర్వస్మాత్తస్మాన్మేళితో మమోభ్యేత్వగుంభిభేద్భ్యథాకథం వాతరశనాహవారుషయశ్రమణ ఊర్ధ్వమన్థినో బభోవస్తానృషయోర్ధమాయగ్రస్తే నిరాజమచరగ్రస్తేన ప్రవిశుకోష్మాండాని తాగస్తేష్వన్వవిందం శ్రద్ధయా చ తపసా చరాషయో బ్రువన్ కథా నిరాజం చ రథేతి కర్షేణ బ్రువన్ నమో వోస్తు భగవంతోస్మిన్ధాంకేన వస్ పర్యామే పితానృషయో బ్రువన్ పవిత్రం ్రోతజేనారేపస్యామే పితజేతాని సోక్తాన్యపశ్యను యద్దేవాదేవేళనం యదీవ్యణమహం బభోవారుష్టే విశ్వతో దధదిత్యేతైరాజ్యం జుహృత వైశ్వానరాయ ప్రతివేదయామయుపతిష్టత యదర్వాచీనమేనాభ్రూణహత్యాస్తస్మాన్మోక్ష్యధ్వహితి తదేతైరజుహముస్తే రేపసో భవన్ కర్మా విశ్వేతైర్జుహ్యాత్పూతో దేవలోకాన్ సమశ్నుతే కూష్మాండైర్జుహుజాద్యోపూతమివ మన్యేత యథాస్తేనోథాభ్రూణహైవమేషవతి యోయో నౌరేత సించతి యదర్భాచీనమేనోభ్రూణహత్యాస్తస్మాన్ముచ్యతే యావదేనో దీక్షాముపైతి దీక్షిత ఏతై సతతిహోతి సంవత్సరం దీక్షితో భవతి సంవత్సరా దేవాత్మానం పునీతే మాసం క్షితో భవతి యో మాసస్స సంవత్సర సంవత్సరా దేవాత్మానం పునీతే చతుర్విగంశతిగం రాత్రేర్దీక్షితో భవతి చతుర్విగంశతిరర్ధమాసా సంవత్సర సంవత్సరా దేవాత్మానం పునీతే ద్వాదశరాత్రేర్దీక్షితో భవతి ద్వాదశమాసా సంవత్సర సంవత్సరా దేవాత్మానం పునీతే షడ్రాత్రేర్దీక్షితో భవతి షడ్వారుదవ సంవత్సర సంవత్సరా దేవాత్మానం పునీతే తిస్రో రాత్రేర్దీక్షితో భవతి త్రిపదా గాయత్రే గాయత్రిగా ఏవాత్మానం పునీతే నమాగుం సమశ్మేయాన్నస్త్రియముపేయాన్నోపర్యాసీతజుగుప్సేతానృతాత్మయో బ్రాహ్మణస్ వ్రతంజ భాగో రాజన్యస్యామిక్షావైష్యస్యాసో సౌమ్యేప్యధ్వర ఏతద్వ్రతం రోజాద్యది మన్యేతో పదస్యామేత్యోధనం ధానాత్సక్తో ధృతమిత్యనువ్రతయేదాత్మనోనుపదాసాయ అజాన్ హవే ప్రశ్నేగస్తపస్యమానాన్ బ్రహ్మస్వయంభవ్యానర్షత్తర్షజోభవంతృషీణృషిత్వం దేవతముపాతిష్టంత యజ్ఞకామాస్తేతం బ్రహ్మయజ్ఞమపశ్యంతమాహరం తేనాయజంతృచాభ్యగేషతాయ ఆహుతయో దేవానామభవనయ్యజోగం శిఘృతాహుతయో యత్సామాని సోమాహుతయో యదథర్వాంగిరసో మధ్వాహుతయో యత్బ్రాహ్మణానీతిహాసాన్ పురాణాని కల్పాన్ గాథారాశంభేర్మేదాహుతయో దేవానామభవంతాభిక్షుధం పాప్మానమపాఘ్నమపహత పాప్మానో దేవా స్వర్గం లోకమాజన్ బ్రహ్మణ సాయుధ్యమృషయో గచ్చన్ పంచవా ఏతే మహాయజ్ఞా సరతి ప్రతాయంతే సరతి సంతిష్టంతే దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞో బ్రహ్మయజ్ఞ ఇతి యదగ్నో జుహోత్యపి సమిధం తద్దేవయజ్ఞ సంతిష్టతే యత్పితృభ్య స్వధాకరోత్యప్యవస్తత్పితృయజ్ఞ సంతిష్టతే యద్భూతేభ్యో బలిగం హరతి తద్భూతయజ్ఞ సంతిష్టతే యద్బ్రాహ్మణే ్యోన్నందన్మనుష్యయజ్ఞ సందిష్టతేగస్వాధ్యాయమధీతైకామప్యుతస్తామవాత్రహ్మయజ్ఞ సందిష్టతే గతృచోధే పయస కోల్యాస్య పితరా అభివహంతి యజ్ఞజోగం శిఘృతస్య కోల్యాయత్సామాని సోమనేభ్య పవతే గతథర్వాంగిర సోమసో కోల్యాయబ్రాహ్మణానేతి సాన్ పురాణాని కల్పాన్ గాథానారాశంసేర్మే దశ కోల్యా అస్య పితర స్వధా అభివహంతి యదృశోధీతే పయ ఆహుతిభిరేవ తద్దేవాగస్తపయతి యజ్ఞజోగం శిఘృతాహుతిభిర్యత్సామాని సోమాహుతిభిర్యత సర్వాంగిర సోమధ్వాహుతిభిర్యత్ బ్రాహ్మణానీతిహాసాన్ పురాణాని కల్పాన్ గాథానారాశంసేర్మేదాహుతి తద్దేవాగస్తర్పయతి తలేనం తృప్తా ఆయుషా తేజసా వర్చసా శ్రియాయశసా బ్రహ్మవర్చసే నామన్నాద్యేన చ తర్పయంతి బ్రహ్మయక్షేణ యక్ష్యమాణ ప్రాచ్యాం దిశి గ్రామాదశర్ష ఉదీక్ష్యాం ప్రాగుదీత్యాం బోధిత ఆదిత్యే దక్షిణత ఉపవీజో భవిష్యహస్తావనిజత్రిరాజా మే ద్విపరివృజ్య సదృభస్పృశ్య శిరశ్చక్షుషీమాసికే శ్రోత్రే హృదయమాలభ్యజత్రిరాచామదితే నరిత ప్రేణాతి యద్విపరిమృజతి నయజోగం శ్రియత్ సకృదుపస్పృశతి సవ్యం పాణిం పాదో ప్రోక్షతి యచ్చిరశ్చక్షుషీనాసికే శ్రోత్రే హృదయమాలభతే తేనాథర్వాంగిరసో బ్రాహ్మణానీతిహాసాన్ పురాణాని కృత్వాన్ గాథానారాశంసే ప్రీణాదిదర్భాణాం మహదుపస్థేర్యోపస్థం కృత్వా ప్రాణాధీన స్వాధ్యాయమధీజీతాపాం వా ఏష ఓషధీనాగుం రసోయద్దర్భా సరసమేవ బ్రహ్మగురుతే దక్షిణోత్తరో పాణి పాదో కృత్వా స పవిత్రావోమితి ప్రతిపద్యత ఏతద్వై యజుస్త్రయీం విద్యాం ప్రత్యేషా వాగేతత్ పరమమక్షరం తదేతదృశాభ్యుక్తమృషో అక్షరే పరమే వ్యోమనిస్మిన్ దేవాభిశ్వే నిషే దుర్యస్తన్న వేదకి మృతాచరిష్యతి యజిత్తద్విదుస్తయిమే సమాసతయిత్రేణే ప్రాయం తభోర్భువస్వరిత్యాహైతద్వై వాచ సత్యం యదేవ వాచ సత్యం తాయం కాయత్రేంద్రిరన్వాహ పచ్చోర్ధర్చశో నవానగుం పరితాశ్రియ ప్రసవితాశ్రియమేవాప్నోప్యథో ప్రజ్ఞాతయైవ ప్రతిపదాఛందాగుంసి ప్రతిపద్యతే గ్రామే మనసా స్వాధ్యాయమధీ సజివానక్తం వేతిహస్మాహ శౌచ ఆన్హేయ ఉదారణ్యే బల ఉత వాచోతిష్టన్ుత వ్రజన్ుతాసీన శయానోధీతైవ స్వాధ్యాయం తపస్వీ పుణ్యా భవతి యదేవం విద్వాన్ స్వాధ్యాయమధీతే నమో బ్రహ్మణే నమ అస్త్వగ్నజే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి మధ్యం దినే ప్రబలమధీజీతాసౌ ఖలు వావైష ఆదిత్యో నిద్రామణస్తస్మాత్తర్హితే క్ష్ణిష్ఠంత పతితదేశాభ్యుక్తా చిత్రం దేవానాముదగాదనీ కంచక్షర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆ ప్రాద్యావా పృథివీ అంతరిక్షగం సౌర్య ఆత్మా జగతస్థస్థుషశ్చేతి సవా ఏష యజ్ఞ సద్య ప్రదాయతే సద్య సంతిష్టతే తస్య ప్రాక్ సాయమవభృథో నమో బ్రహ్మణ ఇది పరిధారీ యాంత్రిరన్వాహాప ఉపస్పృశ్య గృహానేతి తథో యత్కించ దదాతి సా దక్షిణా యజ్ఞస్య మేఘోహ విర్ధానం విద్యుదగ్నిర్వర్షగం హవిస్తన యత్నర్వషట్కారో యదవస్థోర్జతి సోనువషట్కారో వాయురాత్మా వాస్యా సృష్టగ్రవ్య ఏవం విద్వాన్ మేఘే వర్షతి విద్యోతమానే స్తనయత్యవస్థోర్జతి పవమానే వాయావమా వాస్యాయస్వాధ్యాయమధీతే తప ఏవ తప్య తపో హి స్వాధ్యాయ ఇత్యుత్తమన్నాగమం రోహతియం తమస్సమానానాం యామంతగం భవా ఇమాం విత్తస్య పూర్ణాం దదత్ స్వర్గం లోకం చయతి తావంతం లోకం చయతి భూయాగం సంచాక్షయ్యం చాప పునర్మృత్యుం జయతి బ్రహ్మణ సాయుజ్యం గచ్చతి తస్య వా ఏతస్య యజ్ఞస్య ద్వావనధ్యాయో యదాత్మా శుచర్యద్దేశస్తమృద్ధ్యర్దైవతానియ ఏవం విద్వాన్ మహారాత్ర ఉషస్యుదితే ప్రజగ్గస్తిష్ఠన్నాసీనశ్రయానోరణ్యే గ్రామే వాజావత్పరసగ్గస్వాధ్యాయమధీతే సర్వాన్ లోకాన్ జయతి సర్వాన్ లోకానృణాన సంచరయితదేశాభ్యుక్తా అనణా అస్మిన్ననృణా పరస్మిగ్గస్తృతీజే లోకే అనణాశ్యామ ఏ దేవజానా ఉదపి త్రిజానా సర్వాన్ పథో అనృణాక్షీజేమేత్యగ్నిం రీజాతం పాప్మా జగ్రాహతం దేవా ఆహుతీభిః పాప్మానమపాఘ్నం ఆహుతీనాం యజ్ఞేన యజ్ఞస్య దక్షిణాభిర్దక్షిణానాం బ్రాహ్మణేన బ్రాహ్మణస్య ఛందోభిశ్చందసాగస్వాధ్యాయేనాపహత పాప్మా స్వాధ్యాయో దేవ పవిత్ర ఏదత్తో నో సృజత్య భాగో వాచి భవత్య భాగో నాకేతదేశాభ్యుక్తా యస్తిత్యాజ సచివితకం సఖా జన్మతస్య వాచ్య విభాగో అస్తి యదేకం శృణోత్యలకం శృణోతి నహి ప్రవేద సుకృతస్య పంథాభిజితస్తాత్ స్వాధ్యాయోధ్యేతవ్యో విల్యం క్రతుమధీతే తేన తేనాస్యేష్టం భవత్యగ్నేర్వాజోరాదిత్యస్య సాయుజ్యం గచ్చతి తదేశాభ్యుక్తా ే అర్వామృత వా పురాణే వేదం యద్వాగుంసమభితో వదంత్యాదిత్యమే తే పరివదంతి సర్వే అగ్నిం విజీయం తృతీయం చ హగుంసమితి యావతీర్వై దేవతాస్తాత్సర్వా వేద విదిబ్రాహ్మణే వసంతిస్మాబ్రాహ్మణేభ్యో వేద విభ్యో దివే దివే నమస్కర్యాన్నా శ్రీరంగేర్తయే దేతా ఏవ దేవ ప్రీణాతి దృశ్యత ఇవ వా ఏష ప్రే వరిష్యతే యో జాజజ ప్రతిభా గృహ్ణాతి యాజయిత్వా ప్రతిగృహ్యమాన శృణి స్వాధ్యాయం వేదమధీజేతత్రిరాత్రం వా సాధిత్రేంగాయత్రీ మన్వాతిరేషయతి వరో దక్షిణావరేణైవ వర్గస్పృణాత్మా హి వర గృహే హవా ఏష ఛందాగం సో యాజయతి సేన యజ్ఞక్రతునా యాజయే సోరణ్యం పరేత్యశుచో దేశే స్వాధ్యాయమేవైనమధీజం నాసీతానశనం దీక్షాస్థానముపసర ఆసనగం శ్రుత్యా వాగ్జుహోర్మన ఉపభృధ్రువధ్రువా ప్రాణో హవిస్సామాధ్వర్యస్సవా ఏష యజ్ఞ ప్రాణదక్షిణోనంతదక్షిణస్త వృద్ధకర అతిధావకేర్ణే ప్రవిశతి చతుర్థేత్యాహుర్బ్రహ్మవాదినో మరుతః ప్రాణైరింద్రం బలేన బృహస్పతిం బ్రహ్మవర్చసేనాగ్నిమేవేతరేణ సర్వేణ తస్యైతాం రాజశ్చిత్తిం విదాం చకారసు దేవః తాశ్యపోయో బ్రహ్మచార్యవకిరేదమావాస్యాజాగం రాత్ర్యామగ్నిం ప్రణీయోపసమాధాయ ద్విరాజ్యస్యోపఘాతం జుహోతి కామావకీర్ణాస్మ్యవకీర్ణాస్మి కామకామాయ స్వాహా కామాభిద్రుగ్ధోస్మ్యభిద్రుగ్ధోస్మి కామకామాయ స్వాహేత్యమృతం వా ఆజ్యమృతమేవాత్మం ధత్తే హుత్వా ప్రయతాంజలిః కమాతిర్యమగ్నిమభిమంత్రయేత సంవాసింజంతు మరుతస్తమింద్రః సంబృహస్పతిః సంయమగ్నిశ్చత్వాయుషా జబలేన చాయుష్మంతం కరోతమేతి ప్రతిహాస్మై మరుతః ప్రాణాంగధతి ప్రతీంద్రోబలం ప్రతి బృహస్పతిర్బ్రహ్మవర్చసం ప్రత్యగ్నివితరత్ సర్వం సర్వతనుర్ధోత్వా సర్వమాయురేదత్రిరభిమంత్రయేత త్రిషత్యాయదేవామన్యేత స యుక్షంజుభుజాయుక్షమభిమంత్రయేత పునీత ఏవాత్మానమాయు ేవాత్మం ధత్తే వరో దక్షిణావరేణైవ వరగ్ స్పృణోత్యాత్మా హి వర ప్రపద్యే భువ ప్రపద్యే స్వః ప్రపద్యే భోర్భువ స్వః ప్రపద్యే బ్రహ్మ ప్రపద్యే బ్రహ్మకోశం ప్రపద్యే మృతం ప్రపద్యే మృతకోశం ప్రపద్యే చతుర్జాలం బ్రహ్మకోశయ్యం మృత్యర్ణావపశ్యతి తం ప్రపద్యే దేవాన్ ప్రపద్యే దేవపురం ప్రపద్యే పరీవృతో పరీవృతో బ్రహ్మణా బ్రహ్మణాహం కశ్యపస్యస్మై నమస్తక్షిరో ధర్మో మూర్ధానం బ్రహ్మాస్తరాహనర్యజ్ఞాధరా విష్ణురహృదయం సంవత్సర వజననమశ్వినౌ పూర్వపాదావక్రం మధ్యం మిత్రావరుణావపరపాదావగ్ని పుచ్చస్య ప్రథమాండంతత ఇంద్రస్తత ప్రజాపతిరభయం చతుర్థకం గవా ఏష దివ్యశ్చాక్వర శిశుమారత్రకం హయ ఏవం వేదాపపునర్మృత్యం జయతి జయతి స్వర్గం లోకం నా ధ్వని ప్రమీయతే నాగ్నో ప్రమీయతే నాప్సు ప్రమీయతే నానపత్య ప్రమీయతే లఘ్వాన్నో భవతి ధ్రువస్త్వమసి ధ్రువస్య క్షితమసి త్వం భూతానామధిపతిరసిత్వం భూతానాశ్రేష్ఠోసి త్వాం భూతాన్యుపపర్యావర్తంతే నమస్తే నమస్తర్వంతే నమో నమః శిశుకుమారాయ నమః నమః ప్రాచ్యే దిశేజాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో నమో దక్షిణాయై దిశేజాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో నమః ప్రతీచ్యే దిశేజాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో నమ ఉదీచ్యే దిశేజాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో నమ ఊర్ధ్వాయై దిశేజాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో నమోధరాయై దిశేజాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో నమో వాంతరాయై దిశేజాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో నమో గంగాయమనజోర్మధ్యేదేవ సంచితే ప్రసన్నాత్మానశ్చిరంజీవితం వర్ధయంది నమో గంగాయమునయోర్మునిభ్యశ్చ నమో నమో గంగాయమునయోర్మునిభ్యశ్చ నమః నమో బ్రహ్మణే నమో అస్మగ్నజే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి ఓం శాంతి శాంతి శాంతి. ఇతి తైత్రీయ ఆరణ్యః ద్వితీయ ప్రశ్న సమాప్తః. అత తైత్రీయ ఆరణ్యః తృతీయ ప్రశ్న ప్రారంభః. ఓం అర్చన్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. ఊర్ధన్యదాతు భేషజం షన్నోపస్తు ద్విపదే షం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి చిత్తిసృక్ చిత్తమాజ్యం వాగ్వేది ఆధీతం బలి హేతో అగ్ని విజ్ఞాతమగ్ని వాక్పతిర్హోత మన ఉపవక్త ప్రాణో హవి సామాధ్వర్యో వాచస్పతే విధే నామన్ విధేమతే నామ విధేస్వమస్మాకం నామ వాచస్పతి సోమం పిబతో ఆస్మాసు నృణంధాత్ స్వాహ పృథివీ హోదా దౌరధ్వర్యో రుద్రోగ్నేర్ బృహస్పతిరుపవక్త వాచస్పతే వాచో వీర్యేణ సంభృతమేనాయక్ష్యతే యజమానాయ వార్యం ఆశువస్కరస్మై వాచస్పతి సోమం పిబతి జజనరింద్రమింద్రియాయ స్వాహ అగ్నిర్హోత అశ్వినాధ్వర్యో త్వష్పాగ్నేత్ మిత్ర ఉపవర్త సోమ సోమస్య పురోగా శుక్రశుక్రస్య పురోగా శాతాస్త ఇంద్ర సోమా వాతాపేర్హవనశ్రుత స్వాహ సోర్యంతే చక్షు వాతం ప్రాణ ద్యాం పృష్టం అంతరిక్షమాత్మా అంగైర్యజ్ఞం పృథివీగుం శరీరై వాచస్పతే ఛిద్రయా వాచా అచ్ఛిద్రయా జిహ్వా దివిదే వావృధగుంహోత్రామేరయస్వ స్వాహ మహాహవిర్హోత సత్యహవిరధ్వర్యో అచ్యుతపాజా అగ్నేత్ అచ్యుతమనా ఉపవక్త అనాధిష్యశ్చ ప్రతిభిష్యశ్చ యజ్ఞస్యాభిగరౌ అజాస్య ఉద్గాత వాచస్పతే హృద్విధే నామన్ విధేమతే నామ విధేస్వమస్మాకం నామ వాచస్పతి సోమమపాద్ మాదైవ్యస్తం దుశ్చేది మా మనుష్య నమో దివే నమ పృథివ్యై స్వాహ వాగ్ధోరా దీక్షావత్నీ పాతోర్ధర్యో ఆపోభిగర మనోహరి తపసి జుహోమి భోర్భువస్సువ బ్రహ్మస్వజంభు బ్రహ్మణే స్వజంభుభే స్వాహ బ్రాహ్మణ ఏకహోత సయజ్ఞ సమే దదాతు ప్రజా వశోన్ పుష్టిం యశః యజ్ఞశ్చ మే భూయాద్ అగ్నిర్విహోత సభర్త సమే దదాతు ప్రజా వశోన్ పుష్టిం యశః భర్త చ మే భూయాద్ పృథివీత్రిహోత సప్రతిష్టా సమే దదాతు ప్రజా వశోన్ పుష్టిం యశః ప్రతిష్టా చ మే భూయాద్ అంతరిక్షం చతుర్హోత సహిష్టా సమే దదాతు ప్రజా వశోన్ పుష్టిం యశః విష్ఠాష్టమే భూయాద్ వాయు పంచహోత స ప్రాణ సమే దదాతు ప్రజా వశోన్ పుష్టిం యశః ప్రాణశ్చ మే భూయాద్ చంద్రమా షడ్ధోత స ఋతోంకల్పజాతి సమే దదాతు ప్రజా వశోన్ పుష్టిం యశః ఋతవశ్చ మే కల్పంతాం అన్నగం సప్తహోత స ప్రాణస్య ప్రాణ సమే దదాతు ప్రజా వశోన్ పుష్టిం యశః ప్రాణస్య తమే ప్రాణో భూజాద్ యౌరష్టహోత సోనాధిష్యః సమే దదాతు ప్రజా వశోన్ పుష్టిం యశః అనాధిష్యశ్చ భూయాసం ఆదిత్యో నవహోత సతేజస్వీ సమే దదాతు ప్రజా వశోన్ పుష్టిం యశః తేజస్వీ చ భూయాసం ప్రజాపతిర్దశహోత స ఇదగుం సర్వం సమే దదాతు ప్రజా వశోన్ పుష్టిం యశః సర్వం చ మే భూయాద్ అగ్నిర్యజుర్భిః సవితా స్తోమేః ఇంద్ర ఉత్థామదైః నిత్రావరుణా వాశిషా అంగిరసోధిష్ణుయైరగ్నిభిః మృదుః సదోహవిర్ధానాభ్యాం ఆపః ప్రోక్షణీభిః ఓషధయో బర్హిషా అదితిర్వేద్యా సోమో దీక్షయా త్వష్ట్రేధ్మేన విష్ణుర్యజ్ఞేన అసవ ఆద్యేన ఆదిత్యా దక్షిణాభిః విశ్వే దేవా ఊర్జా పూషాస్వగాకారేణ బృహస్పతిః పురోధయా ప్రజాపతిరుద్గీచేన అంతరిక్షం పవిత్రేణ వాయుః పాత్రైః అహర్ఘశ్రద్ధయా తేనేంద్రస్య ధేనా బృహస్పతేః అచ్చాపోష్ణః వాగ్వాయోః దీక్షా సోమస్య పృథివ్యగ్నేః వసూనాం గాయత్రీ రుద్రాణాం ద్రష్టుక్ ఆదిత్యానాం జగతి విష్ణోరనుష్టుక్ వరుణస్య విరాట్ యజ్ఞస్య పంక్తిః ప్రజాపతేరనుమతిః మిత్రస్య శ్రద్ధా సరితః ప్రసూతిః సూర్యస్య మరీచిః చంద్రమసోరోహిణీ కృషీణామరుంధతీ పర్జన్యస్య విద్యుత్ చతస్రో దిశః చతస్రోవాంతరదిశాః అహశ్చరాత్రిశ్చ ఋషిశ్చ వృష్టిశ్చ త్రిషిశ్చాపతిశ్చ ఆపశ్చౌషధయశ్చ ఓర్చసోమృతా చ దేవానాం పత్నయః దేవస్య సవితః ప్రసవే అశ్వినార్బాహుభ్యాం తోష్ణాహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజాత్వరుణో నయతు దేవి దక్షిణేగ్నజే హిరణ్యం తేనామృతత్వమశ్యాం మయోదాత్రే మయోమహ్యమస్తు ప్రతిగ్రహేత్రే కలిదం కస్మా అదాత్ కామ కామాయ కామోదాత కామ ప్రతిగ్రహీత కామగం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామే తత్తే ఏషాతే కామదక్షిణ ఉత్తానస్వాంగేరస ప్రతిగృహ్ణాత్ సోమాయవాస రుద్రాయగాం వరుణాయాశ్వం ప్రజాపతయే పురుషం మనవేతత్వం త్వష్ప్రేజాం తూష్ణేవిం నిర్వృత్యా అశ్వతరగర్దభౌ హిమవతో హస్తినం గంధర్వాప్సరాభ్యస్రగలంకరణే విశ్వేభ్యో దేవేభ్యో ధాన్యం వాచేన్నం బ్రహ్మణ ఓదనం సముద్రాజాపః ఉత్తానాజాంగిరసాయాన వైశ్వానరాజరథం వైశ్వానర ప్రత్నథానాకమానుహత్ దివ పృష్టం భందమాన సుమన్మభిః సపోర్వజ్జనయజ్జంతవేధనం సమానమజ్మా పరిజాతి జాగృభిః రాజా త్వా వరుణో నయతు దేవి దక్షిణే వైశ్వానరాజరథం తేనామృతత్వమశ్యాం మయోదాత్రే మయోమహ్యమస్తు ప్రతిగ్రహేత్రే కలిదం కస్మా అదాత్ కామ కామాయ కామోదాత కామ ప్రతిగ్రహీత కామగం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామే తత్తే ఏషాతే కామదక్షిణ ఉత్తానస్వాంగేరస ప్రతిగృహ్ణాత్ సువర్ణం ఘర్మం పరివేదవేనం ఇంద్రస్యాత్మానందశాచరంతం అంతఃసముద్రే మనసాచరంతం బ్రహ్మాన్వవిందశహోతారమర్ణే అంతఃప్రవిష్ట శాస్తజనానాకస్ బహుధా విచార శతగం శుక్రాణి యత్రైకం భవంతి సర్వే వేదాయత్రైకం భవంతి సర్వే హోతారో యత్రైకం భవంతి సమానసేన ఆత్మా జనానాం అంతఃప్రవిష్ట శాస్తజనానాగం సర్వాత్మా సర్వాః ప్రజాయత్రైకం భవంతి చతుర్హోతారో యత్ర సంపదం గచ్చంతి దేవైః సమానసేన ఆత్మా జనానాం బ్రహ్మేంద్రమగ్నిజగత ప్రతిష్టాం దివ ఆత్మానగం సవితారం బృహస్పతిం చతుర్హోతారం ప్రతిశో నృత్తం వాచో వీర్యంతపసాన్వవిందత్ అంతఃప్రవిష్టం కర్తారమేతం త్వష్టారగం రూపాణి వికుర్వంతం విపశ్యం మృతస్య ప్రాణం యజ్ఞమేతం చతుర్హోతృణమాత్మాన కవయోనిచిత్యు అంత ప్రవిష్టం కర్తారమేతం దేవానాం బంధునిహితం గృహాసో అమృతేన కృత్తం యజ్ఞమేతం చతుర్హోతృణమాత్మాన కవయోనిచిత్యు సతం నియుత పరివేద విశ్వా విశ్వవార విశ్వమిదం వృణాతి ఇంద్రస్యాత్మానిహిత పంచహోత అమృతం దేవానామాయ ప్రజానాం ఇంద్రకం రాజానకం సహితారమేతం వాయోరాత్మానం కవయోనిచిక్యుః పశ్మికం రశ్మీనాం మధ్యే తపంతం రతస్య పదే కవయోనిపాంతి యాండ్రకోశే భువనం విభర్తి అనిర్భిణ్ణ సన్నథ లోకాన్ విచష్టే యస్యాండకోశకం సుష్మమాహు ప్రాణముల్భం తేన గృప్తో వృదేనాహమస్మి సువర్ణం కోశకం రజసా పరివృతం దేవానాం వసుధానీం విరాజం అమృతస్య పూర్ణాంతాముకలాం వితక్షతే పాదకం షడ్ధోతుర్నకిలా వివిత్సే తేనర్తవః పంచధోతగ్లుప్తాః ఉతవా షడ్ధా మనసోతగ్లుప్తాః తగం షడ్ధోతారమృతభిః కల్పమానం ఋతస్య పదే కవయోనిపాంతి అంతఃప్రవిష్టం కర్తారమేతం అంతశ్చంద్రమసి మనసాచరంతం సహైవ సంతం న విజానంతి దేవాః ఇంద్రస్యాత్మానగం శకథాచరంతం ఇంద్రో రాజా జగతో యతీశే సప్తహోతా సప్తధా వివృప్తః పరేణ తంతం పరిశిక్ష్యమానం అంతరాదిత్యే మనసాచరంతం దేవానాగం హృదయం బ్రహ్మాన్వవిందత్ బ్రహ్మేతద్బ్రహ్మణ ఉజ్జభార అర్కగ్రస్తోతంతకం శరీరస్య మధ్యే ఆయస్మిన్ సప్తవేడవః మేహంతి బహుళాదిశ్రియం బహ్వశ్రామింద్రగోమతీ అచ్యుతాం బహుళాదిశ్రియం సహరర్వసువిత్తమః ఏనురింద్రాయ పిన్వతే బహ్వశ్రామింద్రగోమతీ అచ్యుతాం బహుళాదిశ్రియం మహ్యమింద్రో నియచ్చత్ శతకం సదా అస్య యుక్తాహరీణాం అర్వాంగాజాతు వసుభిరశ్మిరింద్ర ప్రమగం హమాణో బహుళాగశ్రియం రశ్మిరింద్రస్య పితా మే నియచ్చతు ఘృతం తేజో మధుమదింద్రియం మయ్యజమగ్నిర్దధాతు అయః పతంగః పటరే సుపర్ణ యవిక్షయో నభసాయ ఏతి స నయింద్రః కామపరం దధాతు పంచారం చక్రం పరివర్తతే పృథు హిరణ్యజ్యోతిస్త విలస్య మధ్యే అజస్రం జ్యోతిర్నభసా సర్పదేతి స నయింద్రః కామవరం దదాతు సప్తయుంజం తిరసమేకచక్రం ఏకో అశ్వో వహతి సప్త నామా త్రిణాభిచక్రమజరమనర్మం యే నేమా విశ్వాభువనాని తస్థః భద్రం పశ్యంత ఉపసేదురగ్రే తపో దీక్షామృషయ సుపర్విద తత క్షత్రం వరమోజశ్చ దాతం తదస్మై దేవా అభిసన్నమంతో శ్వేతగం రశ్మిం వా భుజ్యమానం అపాన్నేతారం భువనస్య గోపా ఇంద్రం నిచిత్యః పరమే వ్యోమన్ రోహిణే పింగళాయేకరూపాః క్షరంతే పింగళాయేకరూపాః శతకం సహస్రాణి ప్రయుతాని నాప్యానాం అయంగశ్వేతో రశ్మిః పరిసర్వమిదం జగత్ ప్రజాం పశూంధనాని అస్మాకం దదాతు శ్వేతో రశ్మిః పరిసర్వం బభూవ సువన్మహ్యం పశూన్ విశ్వరూపాన్ అతంగమత్తమసురస్య మాయగా హృదా పశ్యంతి మనసా మనీషిణః సముద్రే నందః కవచో విచక్షతే మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః పతంగో వాచం మనసా బిభర్తి తాం గంధర్వోపదద్గర్భే అంతః తాం ద్యోతమానాగస్వర్యం మనీషాం ఋతస్య పదే కవచోనిపాంతి యే గ్రామ్యాః పశవో విశ్వరూపాః నిరూపాః సంతో బహుధైకరూపాః అగ్నిస్తాగం అగ్రే ప్రముమోక్తు దేవః ప్రజాపతిః ప్రజయా సంవిధానః ఏతగ్గస్తుకేస్తుకే యువమస్మాసు నియచ్చతం ప్రప్రయజ్ఞపతింతిర యే గ్రామ్యా పశవో విశ్వరూపాః నిరూపాః సంతో బహుధైకరూపాః తేషాగం సప్తానామిహరంతిరస్తు రాజస్పోషాజసు ప్రజాస్వాజసు వీర్యాజ యారణ్యా పశవో విశ్వరూపాః నిరూపాః సంతో బహుధైకరూపాః వాజస్తాగం అగ్రే ప్రమమోక్తు దేవః ప్రజాపతి ప్రజయా సంవిధానః ఇలాజే సప్తం ఘతవచ్చరాచరం దేవా అన్వవిందన్ గుహాహితం యారణ్యా పశవో విశ్వరూపాః విరూపాః సంతో బహుధైకరూపాః తేషాగం సప్తానామిహరంతిరస్తు రాజస్పోషాజసు ప్రజాస్త్వాజసు వీర్యాజ సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో భృత్వా అత్యతిష్టద్దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం వృతామృతత్వస్యేషాన యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోధ్యాయాగశ్చ పూరుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ ఉదయత్పురుష పాదోస్యేహాభవాత్మన తతో విశ్వం యక్రామత్ శాసనాదశమే అభి తస్మా విరాడజాయత విరాజో అధిపోరుష స జాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పుర యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీరాజ్యం గ్రీష్మయుధ్మ శరద్ధవి సప్తాస్యాసం పరిధయః త్రిః సప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబద్ధన్ పురుషం వశం కం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత తస్మాద్యజ్ఞాత్సర్వభూతః సంభృతం పృషదాజ్యం అశోకస్తాదిష్టక్రేవాయవ్యాన్ ఆరణ్యాన్ రామ్యాశ్చయే తస్మాద్యజ్ఞాత్సర్వభూతః ఋషస్తావానిజజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాద్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాదతః గావోహ జజ్ఞిరే తస్మాద్ తస్మాజ్జాత అజావయః యత్పురుషం వ్యదధుః కతిథా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహో కా భూరూపాదా ఉచ్యేతే బ్రాహ్మణాస్య ముఖమాసీత్ బాహో రాజన్యః కృతః ఓరో తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాజరజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్మాద్యో సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదనయదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార శక్ర ప్రవిద్వాన్ ప్రవిశశ్చతస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అజనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రసమాన్యాసన్ ఏహనాకం మహిమానస్వచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అభ్యః సంభూత పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్య కృష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిష్కర విగర్భే అనంతః అజాయమానో బహుధా విజాయతే తస్యధీరా పరిజానంతి జానిమ్ మరీచీనాం పదమిచ్ఛంతి మేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో ఋషాయ బ్రాహ్మజే ఋషం బ్రాహ్మణ్ జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే హ్రీష్టతే లక్ష్మీష్ట పత్న్యో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ యాత్తం ఇష్టం మనిషాణ అమం మనిషాణ సర్వం మనిషాణ భర్తాసం భ్రియమాణో బిభర్తి ఏకో దేవో బహుధా నివిష్టః యదా భారం తంద్రయతే స భర్తుం నిధాయ భారం పునరస్తమేతి తమేవ మృత్యుమమృతంతమాహుః తం భర్తారం తమగోప్తారమాహుః సభృతోభ్యజమానో బిభర్తి యేనం వేద సత్యేన భర్తుం సద్యో జాతముత జహాత్యేషః ఉతో జరంతం న జహాత్యేకం ఉతో బహూనేకమహర్జహార అతంద్రో దేవః సదమేవ ప్రార్థః యస్తద్వేదయత ఆబభూవ సంధాన్ చ యాగం సందధే బ్రహ్మణేశః రమతే తస్మిన్ ఉత జీర్ణేశయానే నైనం జహాత్యః సుపూర్వేషు త్వామాపో అనుసర్వాస్కరంతి జానతే వత్సం వయసా పునానాః త్వమగ్నికం హవ్యవాహకం సమిన్ సే త్వం భక్తామాచ విశ్వాః ప్రజానాం త్వయ్యజ్ఞస్త్వమువేవాసి సోమః తవ దేవాః వమాయంతి సర్వే త్వమేకోసి బహోనః ప్రవిష్టః నమస్తే అస్తు సుహవో మదేభి నమో వామస్తు శృణుతగం హవం మే ప్రాణాపానావజిరగం సంచరంతౌ వయామి వాం బ్రహ్మణాతోర్తమేతం సోమాన్ జేష్టితం జహితం యువానా ప్రాణాపానౌ సంవిధానౌ జహితం అముష్యాసు నామాసంగసాథాం తం మే దేవా బ్రహ్మణా సంవిధానౌ తథాజ దత్తం తమహగం హనామి అసజ్జాన సత ఆబభూవ యయ్యం జజాన స ఉగోప అస్య యదా భారం తంద్రయతే స భర్తుం వరాస్య భారం పునరస్తమేతి తద్వై త్వం ప్రాణో అభవః మహాన్ భోగ ప్రజాపతేః భుజః కరిష్యమాణః యద్దేవాన్ ప్రాణయోనవ హరిగం హరం తమనుయంతి దేవాః విశ్వస్యేషానం వృషభం వదీనాం బ్రహ్మ సరూపమనుమేదమాగాత్ అజనం మా విదధేర్విక్రమస్వ మా శిరో మృత్యో మా వధీ మా మే బలం వివృహో మా ప్రమోషే వ్రజాం మా మే రేర్ష ఆయుర్గ్ర ఋషక్షసంతా హవిషా విధేమ సద్యష్టకమానాయ ప్రవేపానాయ మృత్యవే ప్రాస్మా ఆశ అశృణ్వన్ కామేనాజనయన్ పునః కామేన మే కామ ఆగాత్ హృదయాద్ధృదయం మృత్యో ఇదమేషా మద ప్రియం తదైతోపమామభి పరం మృత్యో అనుపరే హి పంథా యస్తే స్వితరో దేవజానాత్ చక్షష్మతే శృణ్వతే తే బ్రవీమి మాన ప్రజాగుమ్రీరిషోమోత వీరాన్ ప్రపూర్వ్యం మనసా వందమానః నాథమానో వృషభం చర్షణీనాం యః ప్రజానామే కరాణ్ మానుషీణాం మృత్యుం యజే ప్రథమజామృతస్య తరణిర్విశ్వదర్శతో జ్యోతిష్కృతసి సూర్య విశ్వమాభాసి రోచనం ఉపయామగృహేవోసి సూర్యాజత్వాభ్రాజస్వత ఏషతేజో నిస్సూర్యాజత్వాభ్రాజస్వతే ఆప్యాయస్వమజింతమసోమ విశ్వాభిరోతిభిః భవానః సప్రథస్తమః ఏజుష్టే జయపోర్వత రామ పశ్యం యుచ్ఛంతే ముషసం మర్త్యాసః అస్మాభిరో న ప్రతిచక్ష్యా భోజో తేజం త్రియే అపరేషు పశ్యాన్ జ్యోతిష్మతేంతజామి జ్యోతిష్కృతం తాదయామి జ్యోతిరవిదం తాసాదయామి భాస్వతేం తాసాదయామి జ్వలంతేం తాసాదయామి మల్మలాభవంతేం తాసాదయామి లీప్యమానాం తాసాదయామి రోచమానాం తాసాదయామి యజస్రాం తాసాదయామి బృహజ్యోతిషం తాసాదయామి బోధయంతేం తాసాదయామి జాగ్రతేం తాసాదయామి చిత్తగం సంతానేన భవై యక్ష్మారుద్రంతనిం ప్రాపశుపతిగ్రస్థోరహృదయేనాగ్నికం హృదయేన రుద్రం లోహితేన శర్వం మతస్నాభ్యాం మహాదేవమంతఃపార్శ్వేనోషిష్ఠహనగం శింగీనికోశ్యాభ్యాం తక్షయ్యోరావృణీమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపతయే దేవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వంజిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఇతి తైత్రియ ఆరణ్య తృతీయ ప్రశ్న సమాప్తః.